13.11 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమ జ్ఞానం యదతో జన్యథా జన అనగా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము అనగా ఆత్మ విషయకమైన జ్ఞానము యొక్క పేరు అధ్యాత్మ జ్ఞానము. ఆ జ్ఞానమునందు నిత్యమైన స్థితి కలిగియుండుటను అధ్యాత్మ జ్ఞాన నిత్యము అని అందురు. తత్వజ్ఞానము యొక్క అర్థమును విమర్శించుట అనగా విచారించుట అనగా అమానిత్వము మొదలగు జ్ఞాన సాధనముల యొక్క పరిపక్వ భావము వలన కలిగినటువంటి ఏ తత్వజ్ఞానము కలదో దాని యొక్క అర్థము సంసారభావము తొలగి మోక్షమును పొందుట అను విషయమును గురించి విచారణ చేయుట. అట్లేలైనా తత్వజ్ఞానము వలన కలుగు ఫలమును గురించి విచారణ చేసినందువలనే మోక్షస్థితిని పొందుటకు అవసరమైన సాధనములయందు ప్రవృత్తి అనగా కోరిక కలుగును. అమానిత్వము మొదలు తత్వజ్ఞానము యొక్క అర్థమును గురించి చేయు విమర్శ పర్యంతము చెప్పబడిన సమస్తమైన సాధన సముదాయము జ్ఞాన సంపాదనకు సాధనమై యున్నందువలన అది అంతయు జ్ఞానమనియే చెప్పబడుచున్నది. పైన చెప్పబడిన జ్ఞాన సాధన సముదాయమునకు వ్యతిరేకముగా ఏ మానిత్వము గంభత్వము హింస క్షమ యొక్క అభావము కుటిలత మొదలగు అవగుణ సముదాయము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 55 వాయే కలదో అది అంతయు సంసార భావమును కలిగించినదైయున్న కారణముగ దానిని త్యజించుటకు అజ్ఞానమును గురించి తెలుసుకొనుట అవసరమైయున్నది. పైన చెప్పబడిన జ్ఞానము ద్వారా తెలియదగనది ఏది అను ఆకాంక్ష కలుగుచున్నందున అజ్ఞేయమ్యత్తత్ మొదలగు శ్లోకము చెప్పుచున్నారు. చూ.గీ.13.12 పూర్వపక్షము అమానిత్వాది గుణములు యమ నియమములు మొదలగు వాటి ద్వారా జ్ఞేయ వస్తువు తెలియబడజాలదు. ఏలైనా అమానిత్వాది సద్గుణములు ఎటువంటి వస్తువును తెలియజేయనవిగాను చూడబడలేదు. సర్వత్రా చూడబడుచున్నదేమనగా ఏ జ్ఞానము ఏ వస్తువును విషయముగా చేసుకొనునో అదియే దానివలన తెలియబడనదగుచున్నది. ఇతర వస్తు సంబంధమైన జ్ఞానము వలన అన్య వస్తువు అనగా ఆ జ్ఞానమునకు సంబంధించని వస్తువు తెలియబడదు. అదెట్లన ఘట విషయకమైన జ్ఞానము ద్వారా అగ్నివస్తువు తెలియబడదు గదా. సమాధానము ఇది దోషమనబడదు. ఏలైనా ఈ అమానిత్వాది సద్గుణములు జ్ఞాన సంపాదనకు సాధనములేయున్నందున మరియు ఆ జ్ఞానమును కలిగించుటకు సహాయక సాధనములేయున్నందున జ్ఞానమనబడుచున్నవని మేము ఇంతకు పూర్వమే చెప్పియున్నాముగదా. 13.12 జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్ఞాత్వా 2.3 అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే అనగా ఏది తెలియదగియున్నదో దానిని చక్కగా యథార్థ రూపముతో వివరించదను ఈ జ్ఞేయ వస్తువు ఎటువంటి ఫలమును కలిగించునదైయున్నది. ఈ విషయమునందు శ్రోతకు రుచి కలిగించి తన వైపునకు ఆకర్షింపజేసుకునుటకు ఈ మాట చెప్పుచున్నారు. నిజముగా తెలియదగియున్న పరమాత్మ స్వరూపమును తెలుసుకొని మనుష్యుడు అమూర్తమును అనగా అమరభావమును పొందును. అందుచే అతడు మరళమూతుడు కాడు అనగా మరణించడు. ఆ జ్ఞేయము అనగా పరమాత్మ అనాది. దేనికి ఆది అనగా ఆరంభము ఉండునో అది ఆది అనగా ఆరంభము గలది. దేనికి ఆది అననది లేదో అది అనాది అనబడును. ఆ అనాది ఏది అని అన్నచో అదే పరమ నిరతిసే బ్రహ్మ అదియే ఈ ప్రకరణమునందు జ్ఞేయ పదార్థముగా వర్ణించబడినది. ఈ సందర్భమున చాలామంది ఈ గ్రంథమునకు టీకాతాత్పర్యములను వ్రాయువారు అనాది అని మత్సరం అని పదవిభజన చేస్తూ ఉంటారు. అందులకు వారు చెప్పు కారణమేమన బహువ్రీహి సమాసము ద్వారా చెప్పబడిన అర్థమునందు మతు అను ప్రత్యయము యొక్క ప్రయోగము నిరర్ధకమని వారి వాదము కాని అట్లు చెప్పుట సరికాదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 56. ఆ టీకాకారులు అలా పదచ్ఛేదము చేసి వేగు అర్థమును గూడా కల్పించుచున్నారు. అదేమనా? వాసుదేవ కృష్ణుడనైనా నేను దేనికి పరమశక్తినైయున్నానో ఆ జ్ఞేయ పదార్థము మత్పరము అయి ఉన్నది అట్లు చెప్పుట సరే. నిజంగా పైన చెప్పబడిన అర్థము అచ్చట సంభవమయ్యున్నచో ఇలా పరిచ్ఛేదము చేసినట్లయితే పునరుక్తి దోషము నివారింపబడి ఉండేడిది. కాని ఆ యద్దము సంభవము కాదు. ఏలైనా ఇచ్చట బ్రహ్మ యొక్క స్వరూపము నసత్తన్నా పదుచ్యతే మొదలగు పదముల ద్వారా సర్వవిధ విశేషణములను నిషేధించట ద్వారా చెప్పుటయే ఆయనకు ఇష్టము. జ్ఞేయ పదార్థమును ఏదో విశిష్టమైన శక్తిగలదిగా చెప్పుట మరల తిరిగి ఆ విశేషణములనన్నింటినీ నిషేధించుకుంటూ వెళ్లడం ఇదంతయు పరస్పర విరుద్ధముగా తోచుచున్నది. అందుచేత మతుప్ అను ప్రత్యయము యొక్కయు మరియు బహువ్రీహి సమాసము యొక్క సమాన అర్థము కలిగియున్నప్పటికీ ఇచ్చట కేవలము శ్లోకమును పూరించుట కొరకు అలా ప్రయోగము చేయబడినది అమృతత్వమే ఫలముగా కలిగియున్న జ్ఞేయ పదార్థము ఇప్పుడు నాచేత చెప్పబడుచున్నది. ఆ జ్ఞేయ పదార్థమును సత్తని చెప్పుట కుదరదు, అట్లే అసత్తు అని చెప్పుట గూడా కుదరదు. పూర్వపక్షము ముందుగా ప్రతిజ్ఞ చేసి అతి గంభీరమైన స్వరముతో నేను జ్ఞేయ పదార్థమును గురించి చక్కగా తెలియజెప్పెదనని ఇప్పుడు దానిని సత్తనిగాని అసత్తనిగాని చెప్పుట కుదరదు అని చెప్పుట ముందు చేసిన ప్రతిజ్ఞకు అనుకూలముగా లేదు. సమాధానము అట్లు కాదు. భగవంతుడు చెప్పినది ఆయనగారు చేసిన ప్రతిజ్ఞకు అనుకూలముగానే యున్నది. అదెట్లనా? మాటల ద్వారా చెప్పబడు విషయము కానందున సమస్తమైన ఉపనిషత్తులయ్యందునూ జ్ఞేయ పదార్థమైన బ్రహ్మతత్వము అది కాదు, అది కాదు, అది స్థూల పదార్థము కాదు, సూక్ష్మ పదార్థము గూడు కాదు అని ఈ విధముగా విశేషముల యొక్క ప్రతిషేధము ద్వారానే చెప్పబడినది. అంతేగాని ఆజ్ఞేయ పదార్థము ఫలానా అనగా అట్లుండును లేక ఇట్లుండును అని చెప్పబడలేదు. పూర్వపక్షము ఏ పదార్థము అస్తి అనగా ఇట్లున్నది అని చెప్పబడదో అది నిజముగా లేనట్లే. ఆజ్ఞేయ పదార్థము అస్థి అనగా ఇట్లున్నది అను శబ్దము ద్వారా చెప్పబడనిదయున్నచో అది వాస్తవముగా లేనిదే అని చెప్పవలసి యుండును. అటుపైన అది జ్ఞేయము అని చెప్పుట స్వవచన వ్యాఘాతము వంటిది. సమాధానము ఆ బ్రహ్మ పదార్థము లేదు అను మాట నిజము కాదు. ఏలైనా అది లేదు అను జ్ఞానమునకు గూడా అది విషయము కాదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 57. పూర్వపక్షము అన్ని విధములైన జ్ఞానములు అనగా జ్ఞానమైనా ఉన్నది లేదు అను రెండు విధములగు బుద్ధి ద్వారా ఏదో ఒకటి నిర్ణయించబడును. అందుచేత జ్ఞేయము గూడా ఉన్నది అను జ్ఞానమునకో లేక లేదు అను జ్ఞానమునకో తెలియబడు విషయమై ఉండవలేను. సమాధానము అట్లనుట సరికాదు. ఏలైనా ఆ బ్రహ్మ పదార్థము ఇంద్రియము లకుతోచు పదార్థము కానందున రెండు విధములైన బుద్ధికి తోచు విషయము కాకున్నది. ఇంద్రియముల ద్వారా తెలియబడు ఘటము పటము మొదలగు పదార్థములే ఉన్నవి అనిగాని లేక లేవు అనిగాని చెప్పుటకు తగిన జ్ఞానమునకు విషయములేయుండును. కాని ఈ జ్ఞేయ పదార్థము అనగా బ్రహ్మతత్వము ఇంద్రియములకు గోచరించినది కానందున కేవలము ఒక్క శబ్ద ప్రమాణము ద్వారానే తెలియబడును. అందుచే ఘటాది పదార్థముల వలె ఇది ఉన్నది ఇది లేదు అను ఈ రెండు విధములైన ఇంద్రియ జ్ఞానము ద్వారా తోచు విషయము కాకున్నది. ఈ కారణము వలన అది సత్ అనిగాని మరియు అసత్ అనిగాని చెప్పబడదు. మీరు చెప్పినట్లుగా అది జ్ఞేయమే అయినను అది సత్పదార్థమని చెప్పబడదు మరియు అసత్పదార్థమని చెప్పబడదు. అట్లు చెప్పుట విరుద్ధము మరియు విరుద్ధము కాదు. ఏలైనా ఆ పరబ్రహ్మతత్వము ఎడింగినట్లుగాను లేక ఎడుంగనట్లుగాను లేని పదార్థమయ్యున్నది. శృతులు ఇట్లే చెప్పుచున్నవి. పూర్వపక్షము మీరు చెప్పిన శృతి అన్యదేవ తద్వితాదయో అవిదితాదధి కేనోపనిషత్తు 1:3 కు విరుద్ధమైన అర్థమునే చెప్పుచున్నదేమో. అనగా యజ్ఞము చేయుట కొరకు యజ్ఞశాలను నిర్మించి పరలోకమునందు అది అంతయు ఉన్నదో లేదో అను విషయము ఎవ్వడెరుంగును అని చెప్పినట్లుగా ఈ శృతివలే ఆ శృతి కూడా విరుద్ధార్థమునే కలిగి యున్నదేమో. సమాధానము అట్లు కాదు. ఏలైనా తెలిసిన దానివలే మరియు తెలియని దానివలే విలక్షణత్వమును ప్రతిపాదించు ఈ శృతి నిస్సందేహముగా తప్పనిసరిగా జ్ఞేయ పదార్థము కలిగియుండుటను ప్రతిపాదించినదైయున్నది. మరియు ఇదంతయు పరలోకమునందున్నదో లేదో నయ్యను మొదలగు శృతి వాక్యములు విధిని అంతము చేయు అర్ధవాతమైయున్నది. అందుచేత దానితో ఇది సమానము కాజాలదు. యుక్తిననుసరించి కూడా ఈ విషయము సిద్ధించుచున్నది. అదేమన బ్రహ్మ పదార్థము సత్తు అసత్తు మొదలగు శబ్దముల ద్వారా చెప్పబడదు. ఏలైనా అర్థమును ప్రకాశింపజేటకు వక్త ద్వారా చెప్పబడు మరియు శ్రోత ద్వారా వినబడు శబ్దముల నియుజాతి క్రియ గుణము మరియు సంబంధము ద్వారా సంకేతమును గ్రహింపజేసే అర్థ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 58 ప్రతీతిని కలిగించును. మరో విధముగా మాత్రము కాదు. కారణమేమన అన్య విధముగా అర్థ ప్రతీతి కలుగుట చూడబడటలేదు. అదెట్లన ఆవు లేక అశ్వము జాతి ద్వారాను వండుట లేక పఠించుట క్రియ ద్వారాను తెలుపు లేక నలుపు అనునది గుణశబ్దము ద్వారాను మరియు ధనవంతుడు లేక గో సంపన్నుడు ఇది సంబంధమును తెలుపు శబ్దము ద్వారాను తెలియబడుచున్నవి. ఈ విధముగానే అన్ని విధములగు విషయముల జ్ఞానము కలుగుచున్నది. కాని బ్రహ్మ పదార్థము ఏదో ఒక జాతికి సంబంధించినది కాదు. అందుచేత సత్ మొదలగు శబ్దముల ద్వారా చెప్పబడదు. బ్రహ్మ పదార్థము నిర్గుణము అయి ఉన్నందున అది గుణము కలదగుడ కాదు. అందువలన అది గుణవాచక శబ్దముల ద్వారా కూడా చెప్పబడదు. మరియు ఆ బ్రహ్మ పదార్థము క్రియారహితమైనదైనందున క్రియావాచక శబ్దముల ద్వారా కూడా చెప్పనలవిగాదు. బ్రహ్మ కళారహితము క్రియారహితము మరియు శాంతమైనది నిష్కలం నిష్క్రియం శాంతం శ్వేతాపనిషత్తు 6:19 వరకు అనుశృతి ద్వారా కూడా పై మాటే రుజువగుచున్నది. మరియు ఆ బ్రహ్మము ఏకము అనగా రెండవది లేనిది అనగా ఒక్కటే అయినందున అద్వితీయము ఇంద్రియములకు విషయమైనది కానందున మరియు అది ఆత్మరూపమైయున్నందున దేనితోడను ఎటువంటి సంబంధము కలిగియున్నది కాదు. అందుచేత బ్రహ్మ ఎటువంటి శబ్దము ద్వారాను చెప్పబడదని చెప్పుట సహేతుకమే అయి ఉన్నది. ఇచ్చట వాక్కు నిశ్శబ్దమగునో యతోవాచో నివర్తంతే 2:4.9 మొదలగు శృతులు కూడా పై మాటనే రుజువు చేయుచున్నవి. ఆ జ్ఞేయ పదార్థము సత్శబ్దము ద్వారా కలుగు ప్రతీతికి విషయము కాదు. అందువలన జ్ఞేయ పదార్థము అసలు లేనేలేదను ఆశంక కలుగుచున్నందున ఆశంకను నివృత్తింపజేయుట కొరకు సమస్త ప్రాణులను ఇంద్రియాదులైన ఉపాధుల ద్వారా ఆ జ్ఞేయము యొక్క ఉనికిని ప్రతిపాదించుటకై చెప్పుచున్నారు. 13.13 సర్వతః పాణిపాదం తత్సర్వతో 2 శిరోముఖం శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. సర్వతః అనగా జ్ఞేయ పదార్థము సర్వవ్యాపకమైయున్నది, అనగా అది లేనిచోటు లేదు, ఇందుగల దందు లేదను సందేహమువలదు. సర్వవిధ ప్రాణుల యొక్క ఇంద్రియముల రూపమున ఉన్న ఉపాధుల ద్వారా క్షేత్రజ్ఞుని యొక్క ఉనికి ప్రకటితమగుచున్నది. క్షేత్రరూపమైన ఉపాధుల కారణముగానే ఆజ్ఞేయము క్షేత్రజ్ఞుడు అనబడుచున్నది. క్షేత్రరూపమైన ఉపాధులు చేతులు, కాళ్ళు మొదలగు భిన్నత్వము చేత అనేక విధములుగా విభజింపబడుచున్నవి. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 59. వాస్తవముగా విచారించి చూచిన ఉపాధుల భేదము చేత తోచుచున్న ఉపాధి భేదముల నీయు క్షేత్రజ్ఞునియందు లేనివే అగుచున్నవి. అందువలన ఆ భేదములన్నింటినీ తొలగించి చూడగా జ్ఞేయ పదార్థము యొక్క స్వరూపము అదానిని సత్పదార్థమని చెప్పజాలము. అట్లే ఆ జ్ఞేయ పదార్థమును అసత్ అని గూడ చెప్పజాలము అని చెప్పబడినది. మరియు జ్ఞేయ పదార్థము యొక్క ఉనికిని తెలుపుట కొరకు ఉపాధుల ద్వారా కల్పించబడిన విద్యారూపము కూడా దాని యొక్క ధర్మము వలెనే కల్పించి అది సర్వవ్యాపకమైనది అను మొదలగు పద్ధతుల ద్వారా చెప్పబడుచున్నది. సాంప్రదాయక పరంపరను చక్కగా ఎడింగనవారు కూడా ఇట్లే చెప్పుచున్నారు. అదెట్లన అధ్యారోపణము మరియు అపవాదము అనగా శాస్త్రమునకు కూడా అతీతమైన ప్రపంచమే లేనటువంటి పరమాత్మతత్వము వ్యాఖ్యానించబడుచున్నది. సర్వత్రా అనగా సర్వదేహములయందు అంగరూపముగా ఉండియున్న చేతులు, కాళ్ళు మొదలగు ఇంద్రియములు జ్ఞేయశక్తి యొక్క బలము వలననే తమ తమ కార్యములు చేయుచుండు సామర్థ్యము కలిగియున్నవి. అందువలన ఇవి అన్నీ జ్ఞేయ పదార్థము యొక్క శక్తికి చిహ్నములుగా ఉన్నందుననే ఉపచారముగా అనగా వ్యావహారిక స్థితియందు జ్ఞేయ పదార్థము యొక్క ధర్మములేయని చెప్పబడుచున్నవి. ఈ విధముగానే అన్నింటినీ వ్యాఖ్యానించుకొనవచ్చును. ఆ జ్ఞేయ పదార్థము సర్వవ్యాపకమైనందున మరియు అన్నివైపులకు ముఖము, నోరు, తల, కన్నులు కలిగియున్నదైయున్నందున మరియు అది అనగా ఆజ్ఞేయ పదార్థము అన్ని దిక్కులకు చెవులు కలిగి ఉన్నడైయున్నది. దేనికి శృతి అనగా శ్రవణేంద్రియములు అనగా చెవులు కలవో దానిని శృతిమత్ చెవుల కలది అని చెప్పుదురు. ఈ లోకమునందు అనగా సమస్త రూపములు కలిగియున్న ప్రాణీ సముదాయమునందు అది వ్యాపించి నిండియున్నది. ఉపాధి రూపములైన చేతులు, కాళ్ళు మొదలగు ఇంద్రియముల అధ్యారోపణము వలన అనగా భ్రాంతిచే కల్పించబడినందున జ్ఞేయ పదార్థము ఆయా ఉపాధులనన్నింటినీ ఆ కలిగియున్నదని ఎవ్వరునూ శంకించరాదు. ఆ అభిప్రాయమును కలిగియుండి ఈ క్రింది శ్లోకము చెప్పుచున్నారు. 13.14. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోక్త్యచ్చ. అనగా ఆ జ్ఞేయము సమస్తమైన ఇంద్రియముల యొక్క గుణముల ద్వారా ప్రకటింపబడుచున్నది. ఇచ్ఛశ్రోత్రాది చెవులు మొదలగు జ్ఞానేంద్రియములు, వాక్కు మొదలగు కర్మేంద్రియములు మరియు మనస్సు మరియు బుద్ధి ఈ రెండు అంతఃకరణములు ఏం? శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 60. సర్వేంద్రియములు అని గ్రహించుదురు. అట్లేలైనా అంతఃకరణముగు జ్ఞేయము యొక్క ఉపాధి రూపముగా అన్య ఇంద్రియముల వంటిదే అయి ఉన్నది. పైగా గ్రామంకు గూఢ ఉపాధిత్వము అంతఃకరణ రూపమైన ఉపాధి ద్వారానే కలుగుచున్నది. అందుచేత నిర్ణయమేమనా, ఉపాధుల రూపముగా ఇన్న అంతఃకరణము మరి బాహ్యరణములు మొదలగు ఈ సర్వేంద్రియముల యొక్క గుణములు అనగా విశ్చయము ద్వారా సంకల్పము, శ్రవణము మరియు భాషణము మొదలగునవి అయి ఉన్నవి జ్ఞాయము భాషించుచున్నది. అనగా ఆ ఇంద్రియముల చేత చేయబడి క్రియావంతునిగా అనగా కర్మలు చేయునదిగా తోచుచున్నది. అది ఆ ధ్యానము చేయుచున్నట్లుగా కర్మలు చేయుచున్నట్లుగా అధ్యాయతీవా లే ఊగు మార్చి 7, 2004 అను ఈ శృతివాక్యము ద్వారా గూడపై మాటే నిర్ణయమే యతీవ. అయితే మరి ఆజ్ఞేయమనే పదార్థము స్వయముగా క్రియలు చేయునదిగా ఏ లేదు అన్నచో ఆజ్ఞేయము ఎటువంటి ఇంద్రియములు లేనిది అనగా సర్వవిధ కరణములు చేయు సాధనములు లేనిది. అందుచేత అది ఇంద్రియముల యొక్క వ్యాపారము వ్యాపారము కర్మలు చేయనది కాదు. అపాణిపాదో జవనౌ గ్రహీత పశ్యత్యచక్షుః ససృణాత్యకణః చు. శ్వేత 3.1 కాళ్లు లేకుండా మరియు చేతులు లేకుండా నడుస్తూ గ్రహించుచూ ఉండును, కన్నుచుచుచూ మరియు చెవులు లేకుండగానే వినుచుండును. ఆ విధముగా అభిప్రాయమును తెలుపుట కొరకు ఆజ్ఞేయము సమస్తమైన ఇంద్రియ రూపములైన ఉపాధు యొక్క గుణముల కనుకూలముగా గ్రహించగల సామర్థ్యము కలిగియున్నది. దానిని సాక్షాత్తు అనగా ప్రత్యక్షముగా గమనాది క్రియలతో కూడియున్నట్లుగా చెప్పుట కొరకు ఈ మంత్రమ చెప్పబడి ఉండలేదు. అంధో మణిమవిందత తైత్త 1.11 అనగా గ్రుడ్డివాడు మణిని పొందిన మొదలగు మంత్రముల యొక్క అర్థము వలెనే ఆ మంత్రమునకు గూడా అర్థము గ్రహించునగును జ్ఞేయ పదార్థము సమస్తమైన ఇంద్రియములు లేనిది, అందుచేత సంరహితమైనది అనగా దేనితోడను దానికి ఎటువంటి సంబంధములు కలుగజాలవు. అలా అయినప్పటికీ ఆ జ్ఞేయ పదార్థము అన్నింటినీ అందరినీ ధరించియే ఉంటుం సద్బుద్ధి సర్వవ్యాపకమైయున్నది. అందుచేత సత్తే అన్నింటికీ అధిష్టానముగాను శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం మూలాధారముగా ఉంటుంది. ముగతృష్ణ మొదలగు మిథ్యా పదార్థములు గూడా అధిష్టానము లేకుండా నిలువజాలవు అనగా కల్పించబడవు. కావున ఆజ్ఞేయ పదార్థము సర్వమునకు మూలాధారమై సర్వమును ధరించుచున్నది, ఆజ్ఞేయము యొక్క సత్తను ప్రకటించున్నది. ఇది 2వ సాధనమైయున్నది. ఆజ్ఞేయము నిర్గుణమై సత్వ రజ మరియు తమము అను ఈ 3 గుణములకు అతీతముగాయున్నది. అలా అయి ఉండి గూడా ఆజ్ఞేయము ఆ గుణములకు భోక్త అయి ఉన్నది అనగా ఆజ్ఞేయము సుఖము దోహకము మరియు మోహము మొదలగు రూపములుగా పరిణమించియున్న 3 గుణములకు శబ్దాదుల ద్వారా భోగించున్నది అనగా వాటిని పొందునదైయున్నది. మరియు 13.15 బహిరంతశ్చ భూతానామచరం చరమేమ సూక్ష్మత్వాద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అనగా అవిద్య ద్వారా ఆత్మభావముతో కల్పించబడిన శరీరమును చర్మపర్యంతము హద్దుగా తలంచి దాని సహాయముచేతనే జ్ఞేయమును దానికంటే బయటగా ఉన్నట్లు చెప్పుదురు. అదే విధముగా అంతరాత్మను లక్ష్యముగా తలంచి మరియు శరీరమును హద్దుగా ఒప్పుకొని జ్ఞేయమును దానిలోపల వ్యాపించియున్నట్లుగా చెప్పుదురు. బయట లోపల వ్యాపించియున్నది అని చెప్పినందువలన మధ్యభాగము నందు దాని లేమీ ప్రకటితమగుచున్నది. అందుచేత వారు చెప్పునదేమనా చరము అచరము రెండూ అదియే జ్ఞేయ పదార్థమే అయి ఉన్నది అనగా రజ్జువునందలి సర్పమువలె తోచినటువంటి చర అచర రూపమైన శరీరాభాసములన్నీయు ఆ జ్ఞేయ పదార్థము యొక్క స్వరూపములే. మరి చర అచర రూపమున సమస్త వ్యవహారమునకు విషయము ఆ జ్ఞేయ పరమాత్మ మే అయి ఉండగా మరల అది ఇది అయి ఉన్నది అనునట్లుగా అందరిచేత ఎందుకు తెలియబడుటలేదు అని అన్నచో నిజమే, మనకు తోచు దృశ్యమంతయు దాని యొక్క స్వరూపమే అయినప్పటికీ ఆ జేయ పదార్థము ఆకాశము వలె అతి సూక్ష్మమైయున్నది. అది ఆత్మరూపమున జేయమైయున్నప్పటికీ అత్యంత సూక్ష్మము అయి ఉన్నందున అజ్ఞానులందరికీ అవిజ్ఞేయముగానే ఉంటుంది. కాని జ్ఞానవంతులైన పురుషులకు మాత్రమే ఉన్నదంతయు ఆత్మగానే తోచుచుండును. అది అంతయు బ్రహ్మమే, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 62 ఆత్మైవేదం సర్వం ఛాం 7:25-2 బ్రహ్మైవేదం సర్వం బ్రహ్మే 1:2002 మొదలగా అది అనగా ఆజ్ఞేయ పదార్థము సర్వకాల సర్వావస్థలయందును కాణముల క్షముగనే ఉండును ద్వారా జ్ఞేయము అజ్ఞాతముగా అనగా తెలియబడకుండా ఉన్న కారణముగా మరియ కోట్ల సంవత్సరముల వరకు కూడా ప్రాప్తించకపోవడం వలన అజ్ఞానులకు బహు దూరముగా కాని జ్ఞానులకు మాత్రము అది వారి ఆత్మయే అయి ఉన్నది, అందువలన అత్యంత సమీపముననే ఉండియున్నది. మరియు 16 అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్టు ప్రభవిష్ణు చ అనగా ఆ జ్ఞేయము ప్రతి దేహమునందును ఆకాశము వలె అవిభక్తమై అనగా పబడకయే ఏకమై వ్యాపించియున్నది. అయినప్పటికీ కూడా అన్ని ప్రాణులయందును నిండియున్నది. అట్లేలైనా దాని యొక్క ఉనికి శరీరములయంద విద్యుతింతువు శుద్ధబుద్ధి గుహలన్, మరియు ఆ జ్ఞేయ పదార్థము దేహములయందు వ్యాపించియున్న కాలమంద అనగా భూతములను ధరించునది మరియు పోషించునది అయి ఉండి ప్రళయ గ్రసిష్టు అనగా సర్వమును తనేందు లీనము చేసుకొనున్నది, మరియు ప్రభవిష్ణు అనగా సర్వమును కల్పించునది అయి ఉన్నది. అదెట్లనన కల్పితమైన రజ్జువునందు సర్పమువలె కల్పించుచుండును జ్ఞేయ పదార్థము సర్వవ్యాపకమై యుండియు లోకులకు ప్రత్యక్షమగుట లేదు. అయితే అంధకార రూపమున ఉన్నదా? లేదు. అయితే మరీ అది ఎట్లున్నది? అన్నచో తజ్యోతిస్తమసః పరముచ్యతే జానం జ్ఞేయం జానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. 17 జ్యోతిషామపి అనగా ఆ జ్ఞేయము అనగా పరమాత్మ సూర్యుడు మొదలగు సమస్తమైన వెలుగ గూడా వెలుగునిచ్చునదైయున్నది. ఏలైనా ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశముచే ఈ సూర్యుడు మొదలగు సమస్తమైన జ్యోతి పదార్థములు ప్రకాశించుచున్నవి ఏ వెలుగు రూపము వలన ప్రకాశవంతమై సూర్యుడు వెలుంగుచున్నాడో ఆ వెలుగు ఇదంతయు ప్రకాశింపబడుచున్నది. చూర్యేన సూర్యస్తపతి తేజసిద్ధ తస్య భాస విభాతి శ్వేతావ్. 6-14 వరకు మొదలగు శృతి ప్రమాణముల ద్వారా మరియు చెప్పబడిన యదాదిత్యగతం తేజ మొదలగు స్మృతి వాక్యముల ద్వారా కూడా చెప్పిన విషయమే సిద్ధించుచున్నది శ్రీ శంకర భాష్యం యథాతథం. మరియు ఆ జ్ఞేయము అంధకారము కంటే అజ్ఞానము కంటే ఆవల అనగా చెప్పరానిదిగా అనగా తెలియరానిదిగా చెప్పబడుచున్నది. జ్ఞానాదుల సంపాదన అతి కష్టసాధ్యమైన పని అని తలంచు బుద్ధిగలవారిని నిరాశ చెందియున్నవారిని ఉత్సాహపరచుట కొరకు చెప్పుచున్నారు. జ్ఞానము అనగా అమానిత్వము మొదలగు జ్ఞాన సాధనములు జ్ఞేయము అనగా జ్ఞేయం యత్తత్ర వక్ష్యామి మొదలగు వాక్యముల ద్వారా చెప్పబడిన పరమాత్మ యొక్క స్వరూపము మరియు జ్ఞానగమ్యము అయిన జ్ఞేయమే. ఎదుంగబడిన తరువాత జ్ఞానఫలము అయినందున జ్ఞానగమ్యమని చెప్పబడుచున్నది. మరియు అది ఎప్పుడు తెలుసుకొనబడునో ఆ అవస్థ అనగా ఆ స్థితియందు జ్ఞేయమని చెప్పబడుచున్నది. ఈ మూడు కూడా సమస్తమైన ప్రాణుల యొక్క అంతఃకరణములయందు విశేష రూపముగా ఉండియున్నవి. అట్లేలైనా ఈ మూడు కూడా అచ్చటనే ప్రకాశించుచున్నవి. పైన చెప్పబడిన అర్థమంతటిని ఉపసంహరించుట కొరకు ఈ శ్లోకము చెప్పబడుచున్నది. 13.18 ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త యతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే అనగా ఈ విధముగా ఇది మహాభూతములు మొదలు ధృతి పర్యంతము జ్ఞేయము యొక్క స్వరూపము, అమానిత్వము మొదలగువని మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము ఎవరకు జ్ఞానము యొక్క స్వరూపము మరియు విజ్ఞేయతత్ మొదలుకొని తమ సహా పరముచ్యతే వరకు జ్ఞేయము యొక్క స్వరూపము సంక్షిప్తముగా చెప్పబడినది. ఇదంతయు వేదముల యొక్కయు మరియు గీత యొక్కయు అర్థముల నన్నింటినీ సంగ్రహించి చెప్పబడినది. ఇటువంటి యథార్థమైన జ్ఞానమునకు అధికారి ఎవడు అన్నచో చెప్పబడుచున్నది. నా భక్తుడు అనగా సర్వజుడు పరమ గురువు వాసుదేవ పరమేశ్వరుడనైన నాయందు తన సమస్త భావములను అర్పించినవాడు అట్టి జ్ఞానమునకు అధికారి. ఏ వస్తువుని చూచినా, దేనిని గురించి వినినా, ఏ వస్తువును తాకినా వాటన్నింటియందు నిండియున్నది భగవంతుడైన ఆ వాసుదేవుడే అని తలంచు నిశ్చిత బుద్ధి గల ఏ భక్తుడు కలడో ఆతడే ఇట్టి జ్ఞానమునకు అధికారి. ఈ పైన చెప్పబడిన యథార్థ జ్ఞానమును పొంది నా భావమును అనగా నా యొక్క పరమాత్మ భావమును పొందుటకు సమర్థుడగును అనగా మోక్షస్థితిని పొందును. 7వ అధ్యాయమునందు ఈశ్వరుని యొక్క క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని రూపములైన అపర మరియు పరాను రెండు ప్రకృతులు చెప్పబడినవి. దానితో పాటుగా ఈ 2:64 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ప్రకృతులు సమస్త ప్రాణుల యొక్క స్థితిలయములకు కారణములు అని కూడా చెప్పబడినది. ఇప్పుడు ఇచ్చట ఆ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ రూపము ఈ 2 ప్రకృతులు సర్వభూతముల యొక్క స్థితి లయములకు ఎట్లు కారణమగుచున్నవో చెప్పబడుచున్నది. 13.19 ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అనగా ఈశ్వరునకు 2 ప్రకృతులు కలవు. ప్రకృతి అనగా స్వభావము, 1 ప్రకృతి, 2 పురుషుడు. అవి 2 అనాదులు అనగా ఆరంభము లేనివి అని ఎదుంగవలేను. దేనికి ఆరంభమనున్నది ఉండదో దానిని అనాది అని ఎందురు. ఈశ్వరుడు నిత్యుడు అనగా ఆది అంతములు లేనివాడు. ఆ కారణముచేత ఆ 2 ప్రకృతులకు కూడా నిత్యత్వము ప్రాప్తించుచున్నది. అట్లేలైనా ఈ 2 ప్రకృతులు కలిగియుండుటయే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వము. ఈ 2 ప్రకృతుల ద్వారానే ఈశ్వరుడు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి మరియు ప్రళయములను కారణమగుచున్నాడు. అనాది సిద్ధులైన ఆ 2 ప్రకృతులు అనగా ఈశ్వరుని పురుష ప్రకృతి మరియు స్త్రీ ప్రకృతులులే సంసారమునకు అనగా ప్రపంచమునకు కారణములు. కొంతమంది టీకాకారులు దేనికి ఆది అనగా ఆరంభము లేదో అవన్నీయు అనాదులు అని చెప్పుదురు. ఆ విధముగా వారు అచ్చట తత్పురుషు సమాసమును చెప్పుచున్నారు. అందువలన ఈశ్వరుడే జగత్తు యొక్క జన్మస్థితి లయములకు కారణమగుచున్నారు. ప్రకృతిని పురుషుని నిత్యములని అంగీకరించిన ఎడల ప్రపంచము వాటి ద్వారానే కల్పించబడుచున్నదని ఒప్పుకొనవలసి వచ్చును. అప్పుడు ఈశ్వరుడు జగత్తునకు కర్త కానేరదు. కాని అలా అంగీకరించుట సరికాదు. ఏలేనా పురుషుని ప్రకృతిని నిత్యము లైనవిగా అంగీకరించనిచో ప్రకృతి మరియు పురుషుని యొక్క ఉత్పత్తికి పూర్వము శాసించు యోగ్యత గల వస్తువు లేనందున ఈశ్వరునియందు అనశ్వరత్వ భావము సంభవించును. మరియు అప్పుడు ఎటువంటి కారణ పదార్థము లేకుండగానే ప్రపంచము కలిగనదని అంగీకరించవలసి వచ్చును. అలా అంగీకరించినందువలన అప్పుడు ఆ ప్రపంచమునకు అంతము లేదను భావము, శాస్త్రము నిరుపయోగమను భావము మరియు బంధ మోక్షములు లేవను భావము స్థిరపడును. ఈ కారణముచేత ఆ టీకాకారులు చెప్పు విధానము సరికాదని చెప్పుచున్నాము. కాని ఈశ్వరునకు సంబంధించిన ఆ 2 ప్రకృతులను నిత్యమైనవిగా అంగీకరించిన ఎడల ఈ వ్యవస్థ అంతయు సక్రమేనని రుజవగును. అది ఎట్లన్నచో వికారములను మరియు గుణములను ప్రకృతి నుండి కలిగినవిగా ఎగుంగుము అనగా బుద్ధి మొదలు దేహము మరియు ఇంద్రియముల వరకు ఇంకా ముందు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 65 శ్లోకమునందు చెప్పబడియున్న వికారములను మరియు సుఖదుఃఖములు మరియు మోహము మొదలగు వృత్తుల రూపమున పరిణమించిన సత్వరజ తమోగుణములను ప్రకృతి నుండి ఉత్పన్నమైనవిగా నీవు తెలుసుకొనుము. సారాంశమేమన, వికారములకు కారణరూపమైన ఈశ్వరుని యొక్క త్రిగుణాత్మకమైన మాయాశక్తి కలదు ఉన్నది, దానినే ప్రకృతి అని అంటారు. అది ఎటువంటి వికారములను మరియు గుణములను కలిగించినదయున్నదో ఆ వికారములను మరియు గుణములను నీవు ప్రకృతి జనితములు అనగా ప్రకృతి నుండి పుట్టినవి అనగా ప్రకృతి యొక్క పరిణామ రూపములేయని తెలుసుకొనము. ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ వికారములు మరియు గుణములు గిట్లుండును అన్నచో 13.20 కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వ హేతురుచ్యతే అనగా శరీరమును కార్యము అని అంటారు. మరియు ఆ శరీరమును ఆశ్రయించుకొని లోపల ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారము మరియు 10 ఇంద్రియములు, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ఈ 13 ఆ కార్యమునకు కారణములు. వీటన్నింటికీ కర్తగా ఉండునది హేతు ప్రకృతి. శరీరాదులను కలిగించు కల్పించినవి పంచభూతములు మరియు శబ్దము మొదలగు 5 విషయములు. ఇవి ఇంతకు పూర్వము చెప్పబడినటువంటి ప్రకృతి జన్యములైన 10 వికారములు ఇచ్చట కార్యమును గ్రహించు కారణముగా గ్రహించుబడుచున్నవి మరియు సుఖదుఃఖములు మరియు మోహము మొదలగు వాటి రూపమున పరిణమించుచున్న ప్రకృతి జన్యములైన సమస్త గుణములు, బుద్ధి మొదలగు కారణములను ఆశ్రయించియుండుట వలన కారణములుగా అంగీకరించబడుచున్నవి ఆ కార్యములకు మరియు కారణములకు కర్తగాయున్నది అనగా వాటిని కలిగించు భావమును కార్యకరణ కర్తృత్వమందురు. ఆ కార్యకరణముల యొక్క కర్తృత్వమునందు ఆరంభించినది అగుట వలన ప్రకృతి కారణమనబడుచున్నది. ఈ విధముగా కార్యకరణములను కలిగించినది పుట్టించినది అయినందున ప్రకృతియే ఈ ప్రపంచమునక కారణమైయున్నది. కార్యకారణ కర్తృత్వే అను పాఠభేదమును అంగీకరించినచో కూడా దేని యొక్క పరిణామము అది దాని యొక్క కార్యము అనగా వికారమైయున్నది మరియు కారణము వికృతమగునదైయున్నది అను అర్థమే వచ్చును. ఆ వికారమును చెందు మరియు వికారరూపమైన కారణము మరియు కార్యములను కలిగించుటకు ప్రకృతి హేతువైయున్నది. వికారము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 66 అట్లుగాకున్న 16 వికారములు కార్యములు మరియు 7 ప్రకృతి వికృతులు కారణములేయున్నవి. ఈ విధముగా ఈ 23 తత్వములే కార్యకారణములుగా చెప్పబడుచున్నవి. వీటన్నింటికీ కర్తృత్వమునందు ఆరంభము నుండియే ప్రకృతి హేతువుగా కర్తగా చెప్పబడుచున్నది. పురుషుడు గూడా ఏ విధముగా ప్రపంచమునకు కారణముగుచున్నాడు అన్నచో పురుషుడు అనగా జీవుడు, క్షేత్రజ్ఞుడు, భోక్త మొదలగునవన్నీయు ఆ పురుషునకు పర్యాయపదములే. ఆతడు సుఖము, దుఃఖము మొదలగు భోగముల యొక్క భోక్తృత్వమునందు అనగా వాటిని అనుభవించుటయందు కారకుడు అనగా హేతువుగా చెప్పబడుచున్నాడు. పూర్వపక్షము కాని ఈ కార్యకరణముల కర్తృత్వము వలన మరియు సుఖదుఃఖముల యొక్క భోక్తృత్వము కారణముగా ప్రకృతిని మరియు పురుషుడు 2 ఈ సంసారమునకు కారణములు కాలు అని ఇట్లు చెప్పబడును. సమాధానము కార్య కరణములు మరియు సుఖదఖాదరూపములైన హేతువు మరియు ఫలము యొక్క ఆకారమునందు ప్రకృతియందు ఎటువంటి పరిణామము జరగకుండుట వలన మరియు చైతన్యమును కలిగియున్న పురుషుని యందు వాటన్నింటి యొక్క భోక్తృత్వము లేకుండిన సంసారము ఎట్లు సిద్ధించును ఎప్పుడైతే కార్యకరణ రూపమైన హేతువు మరియు ఫలాకారముగా పరిణమించియున్న భోగ్య రూపము కలిగియున్న ప్రకృతితో దానికంటే విపరీత ధర్మము కలిగియున్న పురుషుని యొక్క భోక్తాభావము వలన అవిద్యారూపమైన సంయోగము జరుగును. అట్లు జరిగినప్పుడే సంసారము తోచును అనగా రూపమును దాల్చును. అందుచేత ప్రకృతి యొక్క కార్యకరణ విషయ సంబంధమైన కర్తృత్వము మరియు పురుషుని యొక్క సుఖదుహక విషేకమైన భోక్తృత్వమును కలిపి ఆ రెంటి యొక్క సంసారమునకు కారణత్వము ప్రతిపాదించబడినది. ఇది సహేతుకముగానే యున్నది గదా. పూర్వపక్షము అయితే ఈ సంసారమనబడు వస్తువు ఎటువంటిదైయున్నది? సమాధానము, సుఖదుహకముల భోగమే సంసారము. మరియు పురుషుని యందు సుఖదుహక రూపమైన ఏ భోక్తృత్వము కలదో అదియే ఆతని సంసారిత్వమయ్యున్నది. సుఖదుహకముల యొక్క భోక్తృత్వమే పురుషుని యొక్క సంసారిత్వమయ్యున్నదని మీరు చెప్పినది ఆతనియందు ఏ కారణముచేత కలుగుచున్నది అని అన్నచో